మధుర మురళి హృదయ రవళి అధర సుధల యమున పొరలి పొంగి ఎద పొంగి ఈ బృంద విహారాలలోన నా అందాలు నీవేనా కన్నా ఈ బృంద విహారాలలోన నా అందాలు నీవేనా కన్నా మధుర మురళి హృదయ రవళి ఎదలు కలుపు ప్రణయ కడలి సాగే సుడిరేగే ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా పునాగ తోటల్లో సన్నాయి సందిట్లు నాజూకులన్నీ నాకే దక్కే వేళల్లో పగలు అవతారం రాత్రో శృంగారం ఎదలో తారంగం శ్రీవారికి రాగాలెన్నైనా వేణువు ఒకటేలే రూపాలెన్నైనా హృదయం ఒకటేలే సంగీతం మధుర మురళి హృదయ రవళి అదలు కలుపు ప్రణయ కడలి సాగే సుడిరేగే ఈ బృంద విహారాలలోన నా అందాలు నీవేనా కన్నా ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా హేమంత వేళల్లో లేమంచు పందిట్లు నా వీణ ఉయ్యాలుగే నీలో ఈనాడు కార్తీక వెన్నెల్లో ఏకాంత సీమల్లో ఆరాధనేదో సాగి అన్ని నీవాయే ముద్దే మందారం మనసే మకరందం సిగ్గే సింధూరం శ్రీదేవికి అనురాగము మన బాటే ఓ అందాల అనుబంధం మధుర మురళి హృదయ రవళి అధర సుధల యమున పొరలి పొంగి ఎద పొంగి ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా ఈ బృంద విహారాలలోనా